ప్రతి అందం జంట కోసం పలవరించిపోతుంది, ప్రతి అందం జంట కోసం పలవరించిపోతుంది. జతగూడే బ్రతుకులోనే, జతగూడే బ్రతుకులోనే పండుతుంది. ప్రతి అందం జంట కోసం పలవరించిపోతుంది. కోరుకుంటుంది కలికి మబ్బు జంటను, కడలి కోరుకుంటుంది కన్ను వాగు జంటను. ప్రతి అందం జంట కోసం పలవరించిపోతుంది. వలచిన హృదయం కోరుకుంటుంది తొలివలపు పంటను, తొలివలపు పంటను. ప్రతి అందం జంట కోసం పలవరించిపోతుంది. జతగూడే బ్రతుకులోనే, జతగూడే బ్రతుకులోనే ప్రతి రాగం పలుకుతుంది, అనురాగం పండుతుంది, అనురాగం పండుతుంది.